నా తోడుగా నీ ఉండగా ఏటికి ఎదురీదలేనా ఎదురీదలేనా నా తోడుగా నీ ఉండగా ఏటికి ఎదురీదలేనా ఎదురీదలేనా కష్టముగానే హీనతగానే వేదనగానే వేరు చేయునా హింసలుగానే క్షామముగానే యుద్ధముగానే మరణముగానే నన్నేమి చేయును కలిమిలోను శోధనలోను వేదనలోను కలిమిలోను లేమిలోను శోధనలోను వేదనలోను నా యేసుదేవా నిన్ను విడువను విడువను విడువను విడువను నా తోడుగా నా తోడుగా నీవుండగా ఏటికి ఎదురీదలేనా ఎదురీదలేనా సువలేను పేతురు వలేను కొర్నేలి వలేను నిన్ను చాటెదన్ స్టీఫను వలేను బర్నబా వలేను తిమోతి వలేను తీతు వలేను నిన్ను పొగడెదన్ కష్టములోను నష్టములోను హీనతలోను క్షీణతలోను కష్టములోను నష్టములోను హీనతలోను క్షీణతలోను నా యేసుదేవా నిన్ను కొలిచెదన్ కొలిచెదన్ కొలిచెదన్ కొలిచెదన్ నా తోడుగా నా తోడుగా నీవుండగా ఏటికి ఎదురీదలేనా ఎదురీదలేనా నా తోడుగా నీవుండగా ఏటికి ఎదురీదలేనా ఎదురీదలేనా